పరమాణువుల గురించి ఎలా తెలుసుకున్నాం? పుస్తకం 5వ భాగం. భూమి యొక్క పరమాణువులు గరుకుగా ఎగుడు దిగుడుగా ఉంటాయేమో, అందుకే ఇవి ఒకదానికొకటి సులభంగా అతుక్కొని ఘనపదార్థంగా ఉన్న భూమిని ఏర్పరిచాయి. నీటి యొక్క పరమాణువులకి నున్నని ఉపరితలం ఉండటం వలన అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఒకదాని మీదుగా ఒకటి వేగంగా జారిపోతుంటాయి. గాలి పరమాణువులు చాలా తేలికగా ఉంటాయేమో, అందుకే అవి ఎగురుతున్నాయేమో. అగ్గి యొక్క పరమాణువులు బహుశా సూది మొనల లాంటి కొనలతో వంకరగా ఉంటాయేమో, అందుకే మంట తగిలినప్పుడు మనకి నొప్పి పుడుతుందేమో. గ్రీకులు ఈ 4 మూలకాలను మాత్రమే ఎంచుకున్నారు, ఎందుకంటే ఇవి వారికి ఒక అర్థాన్ని ఇచ్చాయి. కానీ ఈ ప్రపంచం నిజంగా ఈ 4 మూలకాలతోనే ఏర్పడిందని అనటానికి వారి దగ్గర సాక్ష్యం లేదు. మూలకాలను ఖచ్చితంగా ప్రయోగాల ద్వారా కనుగొనవచ్చునని క్రీస్తు శకము 1661లో బోయిల్ ఒక పుస్తకంలో రాశాడు. రసాయన శాస్త్రజ్ఞులు ప్రతి పదార్థాన్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా చేసినప్పుడు, ఇంకా ముక్కలు చేయలేనంత చిన్న ముక్క ఏర్పడినప్పుడు అది ఒక మూలకం అవుతుంది. బోయిల్ రాసిన పుస్తకం అచ్చయిన తరువాత రసాయన శాస్త్రజ్ఞులు పదార్థాలతో ప్రయోగాలు చేయడం ద్వారా మూలకాల గురించి కనుక్కోవడం ప్రారంభించారు. క్రీస్తు శకము 1700 చివరికి సుమారు 30 వేరువేరు రకాల మూలకాలను కనుగొన్నారు. రాగి, వెండి, బంగారం, ఇనుము, తగరం, సీసం మరియు పాదరసం లాంటి సాధారణ లోహాలన్నీ మూలకాలే. ఈ లోహాలు పాత గ్రీకు ప్రజలకి కూడా తెలుసు. కానీ 1700లలో రసాయన శాస్త్రజ్ఞులు నికెల్, కోబాల్ట్ మరియు యురేనియం లాంటి కొత్త లోహ మూలకాలను కూడా కనుగొన్నారు. గాలి ఆక్సిజన్ మరియు నైట్రోజన్ అనే 2 వాయువుల కలయిక అని కూడా రసాయన శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ 2 వాయువులలో ఒక్కొక్కటి ఒక్కొక్క మూలకం. హైడ్రోజన్ ఇంకొక వాయువు, ఇది కూడా ఒక మూలకమే. కానీ వాయువులు, లోహాలు కానీ మూలకాలు ఉన్నాయి. ఉదాహరణకి కార్బన్, సల్ఫర్ మరియు ఫాస్ఫరస్. ప్రతి మూలకం ఒక ప్రత్యేకమైన పరమాణువును కలిగి ఉంటుందా? వెండిలో వెండి పరమాణువులు, నికెల్లో నికెల్ పరమాణువులు, ఆక్సిజన్లో ఆక్సిజన్ పరమాణువులు ఇలా వేరువేరుగా ఉన్నాయా? 1700లలో కొంతమంది రసాయన శాస్త్రజ్ఞులు వీటి గురించి ఆలోచించారు. బోయిల్తో పాటు మరికొంతమంది రసాయన శాస్త్రజ్ఞులు పరమాణు సిద్ధాంతాన్ని నమ్ముతారు, కానీ అందరూ కాదు. వీరు కొత్త మూలకాల గురించి వెతికారు మరియు ఇవి ఎలా ప్రవర్తిస్తాయి అని పరిశోధించారు. వీరు పరమాణువుల గురించి పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే చూడలేనంత చిన్న వస్తువుల మీద పరిశోధించడం వలన వారికి ఏమీ ఉపయోగం ఉన్నట్లు అనిపించలేదు. పరమాణువుల ఉనికిని తెలిపే ఆధారాలు ఒక్కటొక్కటిగా లభ్యం కాసాగాయి. కొన్ని సాక్ష్యాలు లావోయిజర్ అనే ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రవేత్త కనుగొన్నాడు. లావోయిజర్ క్రీస్తు శకము 1782లో ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. అది ఏమిటంటే, ఒక పదార్థాన్ని మరో పదార్థంగా మార్చినప్పటికీ దాని మొత్తం బరువులో మార్పు ఉండదు. ఉదాహరణకి చెక్కని గాలిలో మండించినప్పుడు బూడిద మరియు పొగగా మారిపోతుంది. మండించకముందు చెక్క మరియు గాలి కలిసి ఎంత బరువు ఉంటుందో, మండించిన తరువాత ఏర్పడిన బూడిద మరియు పొగ కలిసి అంతే బరువు ఉంటుంది. దీనినే మనం పదార్థాల నిత్యత్వ నియమం అని అంటాము.